సూక్ష్మక్రిములు పుస్తకం 4వ భాగం. 1748లో ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్త జాన్ టర్బర్విల్ నీధామ్ ఓ ప్రయోగం చేశాడు. బోలెడన్ని సూక్ష్మక్రిములు ఉన్న మాంసరసం తీసుకున్నాడు. అందులోని సూక్ష్మక్రిములు చచ్చిపోయే వరకు ఆ రసాన్ని బాగా మరిగించాడు. అప్పుడు ఆ రసాన్ని ఓ పెద్ద పాత్రలోకి తీసుకుని అందులోకి గాలిపోకుండా గట్టిగా బిగించాడు. పాత్ర గట్టిగా బంధించి ఉంది కనుక బయట నుండి లోపలికి సూక్ష్మక్రిములు వచ్చే ప్రసక్తి లేదు. మూత తీశాక ఏవైనా సూక్ష్మక్రిములు సజీవంగా కనిపిస్తే అవి లోపల నుండే వచ్చి ఉండాలి. నీధామ్ ఆ పాత్రని కొన్ని రోజులు అలా వదిలేశాడు. తరువాత మూత తీసి చూస్తే అది సూక్ష్మక్రిములతో కిటకిటలాడుతోంది. వాటంతటా అవే పుడతాయి అన్న సిద్ధాంతానికి రుజువుగా ఈ ఫలితాన్ని తీసుకున్నాడు నీధామ్. కనీసం సూక్ష్మక్రిముల విషయంలో ఈ సిద్ధాంతం నిజం అని నమ్మాడు. కానీ నిజంగానే ఈ ప్రయోగం వల్ల విషయం స్పష్టంగా తేలిందా? ఇటాలియన్ జీవశాస్త్రవేత్త లజ్జారో స్పల్లంజావికి ఎందుకో నమ్మకం కుదరలేదు. ప్రయోగం మొదట్లో నీధామ్ నిజంగానే రసాన్ని బాగా మరిగించాడా? కొద్దిపాటి సూక్ష్మక్రిములు బతికి బట్టకట్టి ఉండొచ్చు. వాటిని నీధామ్ గుర్తించకపోయి ఉండొచ్చు. అలా మిగిలిన కొన్ని క్రిములు విభజన చెంది వర్ధిల్లి ఉండవచ్చు. సూక్ష్మక్రిములని మరిగించి చంపడానికి ఎంతసేపు పడుతుందో 1768లో అధ్యయనం చేయసాగాడు స్పల్లంజాని. కొన్ని క్రిములని చంపడం నిజంగానే కష్టం అని గమనించాడు. రసాన్ని కనీసం అరగంట సేపైనా మరిగించకుండా సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయని అనుకోవటం పొరపాటు అని తేల్చాడు. అప్పుడు నీధామ్ చేసిన ప్రయోగాన్ని ఇతడు మళ్ళీ చేశాడు. ఈసారి రసాన్ని అరగంటకు పైగా మరగబెట్టి అప్పుడు మూత మూశాడు. అలా చేసినప్పుడు రసం ఎక్కువ కాలం మనగలుగుతుందని కనుక్కున్నాడు. అలాంటి రసంలో మళ్ళీ క్రిములు పుట్టుకురాలేదు. స్పల్లాంజీ ప్రయోగం ప్రకారం వాటంతటా అవి పుట్టటం ఉండదని తేలింది. చిన్న చిన్న క్రిములు కూడా ఇతర సూక్ష్మక్రిముల నుండే పుడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోలేదు. రసాన్ని మరిగించటం సహజం కాదని, అది ప్రకృతి విరుద్ధం అని వాదించారు. బహుశా గాలిలో ఉండే ఏదో రసాయనం కారణంగా వాటంతటా అవి పుడుతున్నాయేమో. బహుశా మరిగించటం వలన ఆ రసాయనం నాశనమవుతోందేమో. నీధామ్ మరిగించిన పద్ధతిలో ఆ రసాయనం యొక్క శేషం కొంచెం మిగిలి ఉందేమో. అందుకే పురుగులు వాటంతటవి పుట్టాయేమో. స్పల్లాంజీ మరిగించిన పద్ధతిలో ఆ రసాయనం పూర్తిగా నాశనమవుతోందేమో. ఎందుకంటే మాంసపు రసాన్ని మరిగించి మళ్ళీ చల్లారనిస్తే కాసేపట్లో సూక్ష్మక్రిములు ఏర్పడతాయి అన్న విషయం జీవశాస్త్రవేత్తలు అందరూ నమ్మేవారు. మరి సూక్ష్మక్రిములు రసంలోంచి కాక మరెక్కడి నుంచి వస్తాయి? రసంలోంచి బయట చల్లగాలిలో ఉండే ఏదో రసాయనం సహాయంతో సూక్ష్మక్రిములు పుడుతున్నాయి అని వాళ్ళంతా భావించారు. ఈ విషయం గురించి ఓ 100 ఏళ్ళు వాదోపవాదాలు సాగాయి. చివరికి 1858లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ ఈ సమస్య మీద పనిచేయడం ఆరంభించాడు. ముందుగా స్వచ్ఛమైన చల్లగాలిలో కూడా బ్యాక్టీరియా ఉంటాయో లేదో కనుక్కోవాలని చూశాడు. కొంచెం దూదిని తీసుకుని దానిని నీటిలో క్రిములన్నీ పూర్తిగా నాశనమయ్యేలా బాగా మరిగించాడు. అయ్యాక ఆ దూదిలో నుండి చల్లగాలిని పంపించి ఆ దూదిని తిరిగి ఇందాక మరిగించిన నీటిలో ముంచాడు. వెంటనే ఆ నీటిలో సూక్ష్మక్రిములు పుట్టుకు రాసాగాయి. మునుపు లేని సూక్ష్మక్రిములు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి గాలిలోని సూక్ష్మక్రిములు దూదిలోకి ప్రవేశించినట్లే కదా.